ఎదురైన అందమా ఎదలోని భావమా మనసైన ముత్యమా సొగసైన రూపమా పదహారు ప్రాయమా పరువాలు భారమా అదరాలు మధురమా అరుదైన హృదయమా ఓహో ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ కలలో భామ కలిగే ప్రేమ ప్రియా ఓహా కలవరము అను అనుగుణ పరిమళము అడుగడుగుణ పరవశము ఏదైనా ఏమైనా నువ్వేలే నా ప్రాణం అవునంటూ కాదంటావా లేదంటూ తోడస్తావా నా కోసం ప్రియా చూపించాలి నీవులే నా పైదయా తొలి ప్రేమాయలే ప్రియా నాలో కంటి పాపకే నీ తేలయా మొదలైతే మదనుడు కథ మొదలెడితే అడుగులు తడబడి పడితే చిరునామా తెలిసిందే నా ప్రేమ అహో విరిసిందే ఆకాశం అంచుల్లోనే ఆనందం చేరిందేమో ఎదురైన అందమా ఎదలోని భావమా మనసైన ముత్యమా సొగసైన రూపమా పదహారు ప్రాయమా పరువాలు భారమా అదరాలు మధురమా అరుదైన హృదయమా ఓహో ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ కలలో భామ కలిగే ప్రేమ